శ్వేతజన కల్పకవలి మాలకల్ వినవము మా కరుణ జూడవము మా శ్వేతజన కల్పకవలి కరుణ జూడవ మరక తాంగి మరక తాంగి చరదేశు రాణి మరక తాంగి పల్చరదేశు రాణి మరక తాంగి పల్చరదేశు రా